యోషధీ ఓషధీ పూర్వా పూర్వా జాతేభ్యుగం త్రియుగం పురా త్రియుగమితి త్రియుగం పురేతి పురా మనైనోబ్రూణా బ్రూణామహం మహాం శతం శతం ధామాని ధామాని సప్త సప్త చేతీ శతం వాహ ఓహం వా అంబధామాని ధామాని సహస్రం సహస్రముత ఉదవాహ ఓరుహాహ రుహైతి రుహాహ శతక్రత్వ శతక్రత్వో యూయం శతక్రత్వ ఇతి శతక్రత్వ యూయమిమం ఇమం మే మే అగదం అగదం కృత కృతేతి కృత ఓషధీ ప్రతి ప్రతి గృహీత గృహీత పుష్పావతీ పుష్పావతీ ప్రసూవారీ పుష్పావతీరితి పుష్పవతీ ప్రసూవారీరితి ప్రసూవారీ అశ్వాయువ సజిత్వారీ అశ్వాయువేత్యశ్వాహ ఇవ సజిత్వారీర్వీరుధాః సజిత్వారీరితి సజిత్వారీ వీరుధ పారయుష్మాః పారయుష్మతి పారయుష్మాః ఓషధీరితి ఇది మాతరః మాతరస్తే తద్వాహ ఓ దేవీ దేవీ రూప ఉపబ్రువే బ్రువ ఇది బ్రువే సనేయమశ్వం అశ్వం గాం గాం వాసాః వాస ఆత్మానం ఆత్మానం తవ తవ పురుష పురుషేతి పురుష అశ్వత్థేవాహ ఓ నిషదానం నిషదానం పన్నే నిషదానమితి సదానం పన్నేవాహ ఓ వసతి వసతిష్కృత కృతేతి కృత గోభాజయితే గోభాజయితి గో భాజాః ఇత్తిల కిలా సఖ అసఖయతే యత్సనవథ సనవథ పూరుషం పురుషమితి పురుషం యత్ర ఓషధీ ఓషధీ సమగ్మాత సమగ్మాత రాజానః సమగ్మతేతి సమ్ అగ్మాత రాజానః సమీతా ఇవ సమీతా ఇవేతి సమీతౌ ఇవ విప్రస్థః స ఉచ్యతే ఉచ్యతే భిషగ్ భిషగ్రక్షోహ రక్షోహామీ వచాతనః రక్షోహేతి రక్ష అమీవ చాతనమివ చాతన అశ్వావతీ సోమావతీ అశ్వవతీమిశ్వతీ సోమావతీ మూర్జయంతీ సోమవతీమితి సోమవతీ ఊర్జయంతీముదోజసం ఉదోజసమిత్యుత్ ఓజసం ఆవిత్సి అవిత్సి సర్వాహ సర్వాగోషధీ ఓషధీరస్మై అస్మారిష్టతాతయే అరిష్టతాతయరిష్టతాతయే ఉచ్ఛుష్మాః సుష్మా ఓషధీనాం ఓషధీనాం గావాః గావో గోష్ఠాదీవా గోష్ఠాదీ వేదతే గోస్థాదివేతి గోస్థాది ఈవ ఈరత ఇతి ఈరతే ధనాం సనిష్యంతీనాం సనిష్యంతీనామాత్మానం ఆత్మానం తవ తవ పురుష పురుషేతి పురుష ఇష్కృతిర్నామ నామావహ ఓ మాత మాతాతో అతో యూయం అతో ఇత్యసో యూయర్భ్యస్థ స్థనిష్కృతీ నిష్కృతీ శీలా ప్రదత్రిణీ ప్రదత్రిణీ స్తన స్తనయత్ యదామయతి ఆమయతిని నిష్కృత కృషేతి కృత అది విశ్వాహ విశ్వా పరిష్టా పరిష్టాస్తేనైవ పరిష్టా ఇది పరిష్టా స్తేనైవ వ్రజం స్తేన ఇవేతి స్తేన ఈవ వ్రజమక్రము అక్రమురిత్యక్రము ఓషధీ ప్రా ప్రాచుత్యవః అచుత్యవర్యతే యత్కిం పించ చతంబ్రాః తన్వోరపాః రపయిరపాః యదిమాః ఇమా వాజయన్ వాజయన్నహం అహమోషధీః ఓషధీర్హస్తే హస్త ఆదధే ఆదధయిత్యా దధే ఆత్మా యక్ష్మస్య యక్ష్మస్య నశ్యతి నశ్యతి పురా పురా జీవగృహాః జీవగృహో యథా జీవగృహైతి జీవగృహాః యతేతి యథా యస్యోషధీః ఓషధీర్వసత్వయథా వసత్వసాంగమంగం వసత్వసేతి ప్ర సత్వయథా అంగమంగం పరుష్పరుః అంగమంగమిత్యంగం అంగం పరస్పరుతి పరు పరు తతో యక్ష్మం యక్ష్మం వీవాదధ్వే బాధధ్వ ఉగ్రః ఉగ్రో మధ్యమశీలీవ మధ్యమశీలివేతి మధ్యమశీః ఈవ సాకం యక్ష్మ యక్ష్మ ప్రా తపత వరచాహేమ చాహేన గిగిదీవినా గిగిదీవినేతి గిగిదీవినా సాకం వాటస్య వాటస్య ద్రాజ్యా ద్రాజ్యా సాకం సాకం నస్య నస్య నిహాకయ నిహాకయేతి హాకయ అన్యావాహ ఓ అన్యాం అన్యామవతు అవత్వన్యా అన్యాన్యస్యాహ ఉప ఉపావత అవతేత్యవత ఆసర్వాహ సర్వా సంవిధానాః సంవిధానా ఇదం సంవిధానా ఇతి సంవిధానాః ఇదం మే మే ప్రా ప్రావత అవతావతాః వచ ఇతి వచాః యా కలినీః కలినీరఫలాః అఫలా పుష్పాః అపుష్పాయాః యాశ్చ చ పుష్పిణీః పుష్పిణీరితి పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తాః బృహస్పతి ప్రసూతా ఇతి బృహస్పతి ప్రసూతాః తానాః నో ముంచంతు ముంచన్వాంహసః ఆంహసైత్యాంహసః ముంచంతు మా మా శపథ్యాతే శపథ్యాతతో అథో వరుణ్యాతే అథో ఇత్యథో వరుణ్యాదుత ఉదేచ్యుత అథో యమస్య అథో ఇత్యథో యమస్య పడ్వీషాత్ పడ్వీషాత్ సర్వస్మాత్ సర్వస్మాద్దేవకిల్విషాత్ దేవకిల్విషాదితి దేవ కిల్విషాత్ అవయతీస్తాం అవయతీరిత్యవ యతీః సమవదంత అవదంత దివ దివ ఓషధయ ఓషధయస్పరీ పరీ విపరీ ఎం దీవం దీవమస్నవామహై అస్నవామహైమ మనసః సరిష్యాది ఇష్యాది పూరుష పురుషైతి పురుష యా ఓషధీః ఓషధీ సోమరాజ్ఞీః సోమరాజ్ఞీర్బహ్వీః సోమరాజ్ఞీరితి సోమరాజ్ఞీః బహ్వీ శతవీచక్షణాః శతవీచక్షణా ఇతి శత వీచక్షణాః ఆసామసి అసి త్వం త్వముత్తమా ఉత్తమారం ఉత్తమేత్యుత్ తమా అలంకామాయ కామాయసం సాం హృదే హృదయితి హృదే విష్ఠీతా పృథివీం విష్ఠీతా ఇది విస్థీతాః పృథివీమను అన్విత్యను బృహస్పతి ప్రసూతా అస్యై బృహస్పతి ప్రసూతా ఇది బృహస్పతి ప్రసూతా అస్యై సం సందత్త దత్తవీర్యం వీర్యమితి వీర్యం యాశ్చ చేదం ఇదముపశృణ్వంతి ఉపశృణ్వంతి యాః ఉపశృణ్వంతీత్యోప శృణ్వంతి యాశ్చ చ దూరం దూరం పరాగతాః పరాగతా ఇతి పరాగతాః సర్వాః సంగత్యా సంగత్యా ఈరుధః సంగత్యేతి సంగత్యా ఈరుధోస్యై అస్యైతం సందత్తా దత్తవీర్యం వీర్యమితి వీర్యం నాకైత్రీ బలాసస్య బలాసస్యార్షస అర్షస ఉపచితా ఉపచితామసి ఉపచితామిత్యుపచితాం అసీత్యసి అథో శతస్య అథో నిత్యతో శతస్య యక్ష్మాణానాం పాకారో పాకారోరసి పాకారోరితి పాక అరో అసి నాశని నాశనీతి నాశని మా వాహ ఓషతి ఇషత్ఖనిత ఖనితాయస్మై అహం ఖనామి ఖనామి వహ వయితీవ విపశ్చతుష్పద్ విపరితి ద్విపద్ చతుష్పదస్మాకం చతుఃపది చతుఃపద్ అస్మాకాం సర్వం సర్వమస్తు అస్మాపురం అనాపురమిత్యనాపురం ఓషధయస్సం సంవ్రదంతే వదంతే సోమేన సోమేన సహ సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై కృణోతి కృణోతి బ్రాహ్మణ బ్రాహ్మణస్తం తాం రాజన్ రాజన్ పారయామసి పారయామసీతి పారయామసి గంధర్వాః గంధర్వాఖనన్ అఖనగ్రస్వామింద్రాః ఇంద్రస్వాం త్వాం బృహస్పతిః బృహస్పతిరి బృహస్పతిః త్వామోషధే ఓషధే సోమాః సోమో రాజాః రాజా విద్వాన్ విద్వాన్యక్ష్మాత్ యక్ష్మాదముచ్యత అముచ్యతేత్యముచ్యత త్వముత్తమా ఉత్తమమాసి ఉత్తమేత్యుత్ తమా అస్యోషధే ఓషధే తమ తమ వృక్షాః వృక్షా ఉపస్థయః ఉపస్థయ ఇత్యుపస్థయః ఉపస్థిరస్తు అస్తు సః సోస్మాకం అస్మాకం యః యో అస్మాన్ అస్మాభిలాసతి అభిలాసతీత్యభిలాసతి మామా మాయీంసీత్ హీంసీజ్జనిత జనితాయః యప్రేథివ్యాః పృథివ్యాయః యో వా దివం దివాం సత్యధర్మా సత్యధర్మాది సత్యధర్మేతి సత్య ధర్మ వ్యానటే ఆనైత్యానటే యాప అవశ్చంద్రాః చంద్రా ప్రథమః ప్రథమో జజాన జజాన కస్మై కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ అభ్యావర్తస్వ ఆవర్తస్వ వర్తస్వ పృథివీ పృథివీయజ్ఞేన యజ్ఞేన పయస పయస సహ సహేతి సహ పవాంతే తే అగ్ని అగ్నిరీషిత ఇషితో అరోహతి అరోహదిత్యరోహత్ అగ్నేయత్ యత్తే ఏ శుక్రం శుక్రం చంద్రం చంద్రం భూతం భూతం చ యజ్ఞియం యజ్ఞియమితి యజ్ఞియం తద్దేవేభ్యః దేవేభ్యో భరామసి భరామసీతి భరామసి ఇషమోర్జం ఓర్జమహం అహమితః ఇవ ఆదం ఆదమృతస్య ఋతస్య యోనిం యోనిం మహిషస్య మహిషస్య ధారాం ధారామిది ధారాం ఆమా మా గోషు గోషు విశతు విశత్వాతనూషు ఆతనూషు తనూషు జహామి జహామి సేదిం సేదిమనీరాం అనీరామనీవా అమీవామిత్యమీవా అగ్నేతవ తవ శ్రవాః శ్రవో వయాః వయో మహి మహి భ్రాజంతే భ్రాజంతే అర్చయాః అర్చయో విభావసో ఇహావసో ఇతిహా వసో బృహద్భానో శవస బృహద్భానో ఇది బృహద్ భానో శవసా వాజం వాజముఖ్యం ముఖ్యం దదాసి దదాసి దాసుషే దాసుషే కవే కవయితి కవే పవకవచ్చా శుక్రవచ్చా పవకవచ్చా ఇది పవక వచ్చా శుక్రవచ్చా అనూనవచ్చా శుక్రవచ్చా ఇది శుక్రవచ్చా అనూనవచ్చావుత్ అనూనవచ్చా ఇత్యనూన వచ్చా ఉదీయర్హి ఇయర్హి భానునా భానునేహి భానునా పుత్రో మాతరా మాతరా విచరన్ విచరన్నుప విచరన్నితి చరణం ఉపావసి అవసి వృణక్షి వృణక్షి రోదసి రోదసి ఉభే రోదసి రోదసి ఉభేత్యుభే ఊర్జో నపాత్ నపాజ్జాతవేద జాతవేదస్సు సస్తిభి జాతవేద ఇది జాత వేద సుషస్తిభిర్మందస్వ సుషస్తిభిరితి సుషస్తిభి మందస్వ భీతిభి భీతిభిర్హిత భీతిభిరితి భీతిభి హిత ఇది హిత ఏషా ఏషస్సం సందధు దూరీవర్పస భూరీవర్పసిత్రోదాయ భూరీవర్పస ఇది భూరీవర్పస చిత్రోదయో వామజాతా చిత్రోదయ ఇది చిత్ర భూతయ వామజాతా ఇది వామ జాతరజన్నగ్నే అగ్నే ప్రసయస్వ ప్రసయస్వ జంతుభీ జంతుభీరస్మే జంతుభిరితి జంతుభీ అస్మే రాయా అస్మేత్యస్మే రాయో అమర్త్యా అమర్త్యేత్యమర్త్యా సదర్శతస్య దర్శతస్య వపూష వపూషో విరాజసి రాజసి వృణక్షి వృణక్షి సానసిం సానసిం క్రతుం క్రతమిది క్రతుం నిష్కర్తారమధ్వరస్య అధ్వరస్య ప్రచేతసం ప్రచేతసం క్షయంతం ప్రచేతసమిది ప్రచేతసం క్షయంతాం రాధస రాధసో మహః మహ ఇది మహః రాతిం వామస్య వామస్య సుభగాం సుభగాం మహీం సుభగామితి సుభగాం మహీమిషం ఇషం దదాసి దదాసి సానసిం సానసీం రయిం రయిమితి రయిం ఋతవాహానం మహిషం ఋతవాహానమిత్యత వాహానం మహిషం విశ్వదర్శకం విశ్వదర్శతమగ్నిం విశ్వదర్శతమితి విశ్వదర్శతం అగ్నిం సున్నాయ సున్నాయ దధిరే దధిరే పుర పురోజనా జనా ఇది జనా సృత్కర్ణం సప్రతస్తమం సృత్కర్ణమితి సృత్కర్ణం సప్రతస్తమం త్వా సప్రతస్తమమితి సప్రతస్తమం త్వా గిరా గిరా దైవ్యం దైవ్యం మానుషా మానుషా యుగా యుగేతి యుగా ఆప్యాయస్వ యాయస్వ సం సమేతు ఏతు తే విశ్వతా విశ్వత సోమ సోమ వృష్ణ్యం వృష్ణ్యమిది వృష్ణ్యం భవా వాజస్ వాజస్ సంగతే సంగత ఇది సంగతే సందే తే పయాగ్నేసి పయాగ్నేసి సం సమూయంతో ఊయంతు వాజా వాజా సం సంవృష్ణ్యాని వృష్ణ్యాన్యభిమాతిషా అభిమాతి సహ ఇత్యభిమాతి సహా ఆప్యాయమానో అమృతాయ ఆప్యాయమాన ఇత్యాప్యాయమాన అమృతాయ సోమ సోమ దివి దివి శ్రవాగ్నిసి శ్రవాగ్రస్సు ఉత్తమాని ఉత్తమాని విశ్వ ఉత్తమాని ఇత్యుత్ తమాని భిష్వేతి భిష్వ ఆప్యాయస్వాయస్వ మదింతమా మదింతమ సోమ మదింతమేపి మదింతమా సోమ విశ్వేభి విశ్వేభిరాంశుభ ఆంశుభిరిత్యాంశు భవాన నస్తప్రతస్తమ సప్రతస్తమ సఖా సప్రతస్తమైతి సప్రథా తమ సఖా విధే విధైతి విధే ఆతే తే వత్స వత్సో మనా మనోయమతి యమత్పరమాత్ పరమాచీత్ చిత్సదస్తాత్ తదస్తాది సదస్తాత్ అగ్నే త్వాంకామయా త్వాంకామయా గిరా త్వాంకామయేతి త్వాంకామయా గిరేతి గిరా తుభ్యంతా తాంగిరస్తమా అంగిరస్తమ విశ్వాహ అంగిరస్తమేత్యంగిర ప్రమా విశ్వాహ సుక్షితయా సుక్షితయ పృథక్ సుక్షితయ ఇతి సుక్షితయా పృథగిరి పృథగ్ అగ్నే కామాయ కామాయ ఏమిరీతి ఏమిరే అగ్ని ప్రియేషు ప్రియేషు ధామసు ధామసు కామా ధామస్మితి ధామ సు కామో భూతస్ భూతస్ భవ్యస్ భవ్యస్తి భవ్యస్ సమ్రాళేకా సమ్రాళితి సమ్రాట్ ఏ కోవి విరాజతి రాజతీతి రాజతి ఓ మయి గృహ్ణామి గృహ్ణామ్యగ్రే అగ్రే అగ్ని అగ్నిం రాజ రాజస్పోషాయ పోషాయ సుప్రజాస్వాయ సుప్రజాస్వాయ సువీర్యాయ సుప్రజాస్వాయేతి సుప్రజాయ సువీర్యాయేతి సువీర్యాయ మామో దేవతా ఓం దేవతా సజంతా సజంతామితి సజంతా బ్రహ్మా జిజ్ఞానం జిజ్ఞానం ప్రథమం ప్రథమం పురస్తాద్ పురస్తాద్వీసీమత శ్రీమత సురుచా సురుచో వేన సురుచై సురుచా వేన ఆవహ ఆవరిత్యావహ సబుద్ధ్యా బుద్ధ్యా ఉపమా ఉపమాస్ ఉపమాుపమా అష్టాస్తీ సతస్చోని యోనిమసత అసతీ పివాహ వరితీవ హిరణ్యగర్భస్సం హిరణ్యగర్భైతి హిరణ్య గర్భ సమావర్తత అవర్తతాగ్రే అగ్రే భూతస్ భూతస్ జాత జాత పతీ పతిరేకా ఏక ఆసీత్ ఆసీదిత్యాసీత్ సదాధార దాధార పృథివీ పృథివీం వ్యాం వ్యాముత ఉదేమాం ఇమాం కస్మై కస్మై దేవాయ